ప్రగాయత విశ్వాసాహం సదక్రదుంబం క్లిష్టం చర్షణీనాం పురోహూతం పురుష్టుతం గాధాన్యాహం సనశ్రుతం ఇంద్రజితి బ్రవీతన ఇంద్రజిన్నో మహానాం దాతావాజానాం మృదో మహాంగా విగ్మాజపత్ అపాదుసుదక్షస్య ప్రభోషిణా ఇందోరింద్రోజవాసిన తమ్ అభిప్రార్చేంద్రం సోమస్య పీతయే సదీర్ఘస్య వర్ధనం అస్య పీత్వామదానాం దేవో దేవస్య ఉజసా విశ్వాభిభువనాభువరే సత్వాసాహం విశ్వాసుకేష్వాయతం ఆచ్యావయస్యూతరే యుష్మం సందామనర్వాలం సోమపామనభచ్యుతం నరామభార్యక్రతుం శిక్షానయేంద్రరాజః పురు విద్వాన్ నిజీషమ అపానః పార్యేధనే అతశ్చిదింద్రణరుపాయాహి శతవాజయా జిషా సహస్రవాజయా అజామీవతోర్వద్భిశ్రగోదరే దేవ మృత్సుభద్రివః అజమత్పాశదక్రగోకాపోదయవశేష్వా ముక్షేషూరణయామసి విశ్వాహిమత్యత్మనాను కామాశదక్రతో అగన్నవజ్రన్నాశసాః వేషపుత్రతమసోగత్రం కామరాదయః నత్వామింద్రాతిరిచ్యతే సమో వృషన్ సమిష్టజాసం ఘోరజాద్రభిద్వా జిజావిడ్ఢిపురం ధ్యా ఎస్తే నూనం సదక్రతమింద్రజుమ్నితమోమదాః తేన నూనం మదే మదే ఎస్తే చిత్రస్రవస్తమోజలింద్రవృత్రహంతమః యవో జోజాతమోమదాః జిజ్ఞాయస్తే అద్రిభస్వా దత్తః సత్యసోమపాః విశ్వాసుదస్మగృష్టిషు ఇంద్రాయ మధ్వనే సుతం వరిష్టో బంధు నోగిరాః అర్కమర్చందు కారవాః యస్మిన్ విశ్వా అధిశ్రియోరణంతి సప్త సంసదాః ఇంద్రం సుదేహ వామహే త్రికద్రుకేషుచేతనం దేవాసో యజ్ఞమత్మత తమిద్వర్ధంతు నో గిరాః ఆత్వా విసంపిందవః సముద్రమేవ సింధవః నత్వామింద్రాదీరిచ్యతే దివ్యక్షమహిళావేషన్ భక్ష్యం సోమస్య జాగృతే ఇంద్రజఠరేషుతే అలం దయింద్రకుక్షయే సోమో భవతు వృత్రహన్ అరం ధామభ్యయిందవః అరమస్వాయ గాయతి శుక్రకక్షో అరంగవే అరమింద్రస్య ధామ్నే అరం యష్మాసు నోమేష్మింద్రభూషసి అరం తే శక్రధామనే పరాకాద్రివస్వాం నక్షందనో గిరాః అరంగమామతే భయం దేవాహ్యసి వీరయుదేవాసూరభూతస్థిరః దేవాదేలాధ్యం మనాః ఏవారాతిస్తు వీమఘవిశ్వేభిర్ధాయి ధాతృభిః అథాదిలింద్రమే సదా మూఢబ్రహ్మేవ దంద్రయుర్భువో వాజానాం పతే మత్స్వాసుతశ్రవో మాతః మానాయింద్రాభ్యా ఆదిశస్సూరో అత్యుష్వాయమన్ మదత్ంద్రయుభయం ప్రతిబ్రువీమహి స్పృధాః త్వమస్మాగంతవస్మసి స్వామిద్ధి త్వాయవో ననోనుపతశ్చరాన్ సకాజయింద్రకారవాః ఉద్గ్రేదమిశ్రుతామఘమృగమన్నర్యావసం హస్తారమేషు సూర్య న భయో న పతిం పురో బిభేద బాహ్వోజస అయింద్రవృత్రహాబీర్ స నయింద్రశివ స్వాభద్గో మధ్యమవత్ గురుధారేవ దోహతే యదద్య కచ్చ విత్రహన్నుదగా అభిసూర్య సర్వం దదింద్రదేవసే యద్వా ప్రవృద్ధదత్వదేన రాజితి మన్యాసే ఉదోదత్సత్యమిత్తవ ఏ సోమాసః పరావతి యే అర్వావతి సుంధిరే సర్వాంస్తాం ఇంద్రగచ్చసి తమింద్రం వాదయామసి మహే వృత్రాజహంతవే సవృషా వృషభో భూమతి ఇంద్రస్ సదామానే ఘృతవో జ్యేష్ఠస్సమదేహితః యుమ్నీష్మోకీత సోమ్యః గిరావజ్రోణ సంభృతస్సబలో అనాపచ్యుతః వపక్షరుష్వో అస్త్రిదః దుర్గేధిన్నః సుఖం గ్రీధి గృహాన ఇంద్రగిర్వనః త్వమజామఘవన్వసాః యస్య ధేనూచీతాదిశం న వినంతి స్వరాజ్యం అదేవో నాభిగుర్జనాః అథాదే అప్రాదిష్కృతం దేవీ సుష్మం వపర్యతః ఉభేషూసి ప్రరోదసీ ధారజ కృష్ణాసురోహిణీషు చ పరిష్ణేషు సత్వజాః యత హే రథత్విషో విశ్వే దేవాసో అక్రమః ఇదం మృగస్య తాం మమాః ఆదూ మే నివరో భద్రత్రహాదిష్టపౌంసం అజాదధృవస్త్రిదః శృతం వో వృత్రహంతమృతం దర్శనీయాం ఆరుషే రాధసే మహే అజాధిగవ్యరాపురూనామన్ పురుష్ట యత్సోమే సోమహాభవః బోధిన్మనాజితస్తు నో వృత్రహాభూర్యాసుతిః శృణోతు శక్ర ఆశిషం అయా త్వం న భూత్యాభిప్రమందసే వృషన్ కయా సోదృభ్యాభర కస్య వృషా సుదేశా నియుత్వాన్ మృగభోరణత్ వృత్రః సోమపీతయే అభీషు నస్త్వం రజం వందసానస్సహస్రుణం రజంతాబోధిజాసుషే పత్నీవంతఃసుతారిమభుషంతోయంతిభీతయే అపాంజగ్వర్నిజం పునః ఇష్టాహోత్రాదృక్షేంద్రం వృధాసో అధ్వరే అర్చావభృతమోజస జిగత్యాసమాద్యాహరీహిరణ్యకేశ్య వోఢామభిప్రయోహితం సభ్యం సోమాస్తుతీర్ణం బర్హిర్విభావసో సోద్రభ్యయీంద్రమావహ ఆదే దక్షణం విలోచనాదరత్నాభిదాశుకే సోద్రభ్యయీంద్రమర్చత ఆదే దామీంద్రియముక్తా విశ్వాసదకృతో సోద్రభ్యయీంద్రమణయ భద్రం భద్రం నాభరేషమూర్జం సదక్రతో యదింద్రమిళయాసిన స నో విశ్వాన్యాభరసుభితాని సదక్రతో యదింద్రమిళయాసిన స్వామిద్వృత్రహందమసుతావందోహవామహే యదింద్రమిళయాసిన ఉపనోహరిభిస్తుతం జాహిమదానాం పదే ఉపనోహరిభిస్తుతం విదాయోరత్రహంతామో విదయింద్రశ్వదక్రాదు పురాణో హరిభిస్తుతం తమ్ హిరత్రహన్నేరాం పాతా సోమానామసి పురాణో హరిభిస్తుతం ఇంద్రజిషేదాదునర్భక్షణమృభం రయిం వాజీదాదు వాజినం ఊర్ధయతి మరుతాం స్రవస్సుర్మాతామహోనాం యుక్తావన్నీరసానాం యస్యా దేవా ఉపస్థే వ్రతా విశ్వే ధారయంతే సూర్యామాసాదృశేకం అత్సురో విశ్వే హర్యా సదా గృణంతి గారవాః మరుతః స్తోమాజీదయే అయం సుతః పిబంతస్య మరుతాః ఉదస్వరాజో అశ్వినా పిబంతి మిత్రోర్జమాదనాః భూతస్య వరుణః ఋషధస్థస్య జావదః ఉదోన్వస్య జోషమాం ఇంద్రస్తుతస్య గోమాతః రాతర్హోతే వమత్సతి కదద్విషంత సూరయ స్థిర ఆపాజి భస్రిధాః అర్హంతి భూతదక్షసః కద్వో అద్య మహానాం దేవానామోర్ణే మనాజలస్మవర్చసాం ఆయే విశ్వాపార్థివాని భత్రసం రోచనాదివః మరుతః సోమాపీతయే ూతరక్షసో దివో మరుతో హువే అస్య సోమస్య పీతయే యాన్ను యే విరోదశీతస్తభుర్మరుతో హువే అస్య సోమస్య పీతయే యన్ను మారుతం గణం గీరిష్ఠాం ఋషణం హువే అస్య సోమస్య పీతయే ఆత్వాగిరో రసీరివాస్తు స్మృతేషు గిర్వనః అభిత్వా సమానూషదేంద్ర వత్సం న మాతరాః ఆత్వా శుక్రాజుచ్యవస్తుదాస ఇంద్ర గిర్వనః ఇవాత్వా అస్యాంధసేంద్ర విశ్వా సుదేహివం ఇవా సోమం మదా జగమింద్రస్యేనాభిరం సుతం ీనాజా విశ్రామసి శృతిహమంద్రయస్వాసపర్యతి సువీరస్య గోమాతో రాజస్పూర్ధి మహాసి ఇంద్రయస్తేన వీయసీరం మంత్రామదీయనత్ చికిత్మన్మానసంధియం రత్నామృతస్య విప్యుషీ సముష్టవాజంగిరీంద్రముఖ్యాని వాధుః పురోణ్యస్య పౌంశాషా సంతోపనామహే ఏదోన్వింద్రం స్తమామశుభ్రం శుద్ధేరసాంనా శుద్ధైరుక్థైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మవత్తు ఇంద్రశుద్ధో నాగి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధో రయం నిధారయ శుద్ధో మా మధ్యే సోమ్యః ఇంద్రశుద్ధో హినో రయం శుద్ధో రత్నాని గాదుషే శుద్ధో రత్నాని విఘ్నసే శుద్ధో వాజం శిఖాససి అస్మాపురాధాదీరం దయామమింద్రా జనక్రమోజా సువాసాః అస్మావో మాతరః సప్తతస్తర్నృభ్యస్తరాయ సింధవస్సు పారాః అధీవిద్రావిశ్వేనాశిరస్వాశ్రుసంగతానుసంహీతాగిరీణా దేవో నమస్తు దుర్యాచారిత్రవృద్ధో వృషభస్థకార ఇంద్రస్య వజ్ర ఆయసో నిమిష్వైంద్రస్య వాక్వోర్భోజిష్టభోజాః శీర్ణన్నింద్రస్య కృతావో నిరేక ఆసన్నేషం దశ్రుత్యా భూపాకే మన్యేత్వా యజ్ఞియం యజ్ఞియానాం మన్యేత్వా చరణమచ్యూతానాం మన్యేత్వా సత్వనామింద్రకేతుం మన్యేత్వా వృషభం చర్షణీనాం ఆయద్వజ్రం వాక్వోరింద్రదత్సేవదచ్యుతమహదేహం తవాపు ప్రపర్వతానవంత ప్రగా ప్రబ్రహ్మాణో అభినక్షం ఇంద్రం తమష్టవామయమాజాన్యవరాణ్యస్మాత్ ఇంద్రేణమిత్రీమగేర్భిర్వో నమోభిర్మృషభం వీషేమ ీడమానా విశ్వే దేవాజభుజే సహాజ మరుద్ధీరింద్రదక్షే అస్వదేవా విశ్వా ప్రదనాజాసి త్రిషష్టి స్వా మరుతో వారుధారాముస్రాజీవరాశయో జిజ్ఞాసః ఉపత్వేమ కృతిరో భాగదేయం దుష్మంతజేనా భవిరా విధేమ జిగ్మవాయూధం మరుదామణీకం హస్తయుంధ్రతిమజ్రం దధర్ష అనాయుధాసూరా దేవాశ్చక్రేనతా అపవపరిజీషిన్ మహాఉగ్రాయవసే సుభిక్తిం ప్రేరయ శివతమాయ పశ్వః నిర్వాహసేంద్రాయ పూర్వీర్దేహిన్వే కుభిరంగవేదవాహసే విద్వే మనీనాపారమీరయానీనా నిస్పృశ్రుతరస్ కుభిరంగవేద నమసావీవాస ఉపభూరీ ధర్మారూపణ్యశ్రావజావాసంగవేద అపద్రత్సోహం సుమతీమతిష్టతి జానకృష్ణో దశభిః సహస్రైః ఆవత్తమింద్రశ్చాధమంతమపస్నేహీర్భ్రమణాధత్త నత్సరాపశ్యంబిరుదేతరం తమరే నద్యో అంశుమత్యాహ నభో నృష్ణమావదశివాం సమిష్యామివో విషణో యుద్ధరాజౌ అధద్రప్సోహం సుమత్యా ఉపస్థే ధారయత్తన్వం దిగ్విషాణః దిశో అదేవీరభ్యా ఆచరం ృహస్పతీనాయుంద్రస్తాహే తమభ్యోజాయమానో శత్రుభ్యో అవశత్రురింద్ర గృహేద్యా పృథివీ అన్వీందో విభవద్భువేభ్యోరణంధా తమభర ప్రతిమానమో జో వజ్రేణ వజ్రంధ్రిషితో జఘంధ త్వం దుష్టస్యావాదిరోపధత్రైస్తంగాయింద్రసచ్చేదవిందః త్వం హత్యద్వేషభజరిటనీనాం ఘనో రుద్రాణాం తపిషోపభూత త్వం సింధోం రజస్తస్తభానాం త్వమవో అజయో దాసవత్నీః సదుక్రదూరణీతాయ సుదేష్వరత్తమం ధర్జో అహేవ దేవాన్ జయన్నర్యపాంసివర్తృత్రా ప్రదీయమాహు సవృద్రహేంద్రశ్చరిణీదత్తం దృష్టుత్యాహవ్యం భువేమ సత్రాభిదా భగవానోధిభక్తాదవాజస్రవస్య దాత సవృద్రహేంద్రభుక్షా సద్యో జ్ఞానో హవ్యో బభూవ ృణ్వన్నపాంశిరీతోభ్యసూరేభ్యోదారమిన్నఘమన్నస్య వర్ధజలే సత్తే వృత్తపరిహిడ ఇమింద్రజిషేత్తమస్తంగాం భాగం జయం యజమానేక్షీణాపతిస్మితే హిమాపనౌ ఇమింద్రస్య వ్రతో నిష్పాపదేవయోః స్వైష్టయేవైర్మూరత్పోష్యం రజం సృతద్ధే హితం తదాహ చక్రాదీపదాపతిదర్భాపతి వృత్రహన్ అదస్వాగేర్భిర్జుగలింద్రజేషుభిస్తుతాభాంగావీవాసతి యద్వాసీరోచనే దివస్సముద్రశ్చాధిభిష్టపి యద్వాచ్చీవేదదానే వృత్రహంతమజదంతరిక్షాగ్రహి సరస్తోమేషు సోమపాసురేషు సవసస్పదే మాతయస్వరాధసాధూతా భదేంద్ర రాజాపరీషదా మా ఇంద్రపరా వృణగ్భవానస్తధమాద్యాః త్వన్నభూతీ త్వమిన్నాబ్రహ్మాణ ఇంద్రపరా వృణగ్ అస్మేయంద్రసదా సుతే నిషదా వీతజే మధు ఘవన్నవో మహదస్మేయింద్రసదాసుతే నత్వా దేవాస ఆసదనవర్చాసో అద్రివః విశ్వా జాతా నిశపదా విభూరసి నత్వా దేవాస ఆసత విశ్వాపృతనాభిభూతరన్నరం సజోస్తదక్షురింద్రం జగనుశ్చ రాజసే క్రత్వా వరిష్టం వర ఆమునిముతోక్రమోజిష్టం తవసం తరస్వినం సమీం రేభాసో అశ్వరన్నింద్రం సోమస్య భీకరే సర్పతిం యదీం హృదే ధృతం నోహ్యోజ సాసమూతిభిః నేమిం నమంతి చక్షసామేషం విప్రా అభిస్వరా సుదీతయో వో అద్రుహోభిగమ్మేతరస్మినః సమృక్వభిః తమింద్రం యోహవీమి మఘవానముగ్రం సత్రా దధా నమప్రతిష్కృతం సవాంసి మంభిష్టోగేర్భిరాచయజ్ఞయో మవర్తద్రాజేనో విశ్వా సుపథా కృణోతు భజ్రీ తంబుర ఇంద్రజీవే రామ్యోజసాధవిక్షతక్రమాధయధ్యై తద్విశ్వాని భువనాని వజ్రంజావాలే పృథివీశీషా కన్మరితమింద్రసూరచిత్రవాత్మో నవజ్రిందురితాదివర్షిభూరి కదానాయింద్రరాజాదే విశ్వస్యస్యాయస్యరాజనిమ్ భద్రందాభివాదయమనాః ఓం హరిః ఓం య సామగాయ విప్రాయ బృహతే బృహదే ధర్మకృతే విపస్థితే పరస్తరే త్వమింద్రాభిభూరమరోజనః విశ్వకరం మా విశ్వదేవో మహాంగాసి విభ్రాజం జ్యోతిషా స్వా అలగచ్చోరోజనం దివః ేవాస్తంద్రసఖ్యాయేంద్రనోగి ప్రియస్తో హ్యర్న విశ్వరస్పృశ్వదివ అభీషత్యోమపాభే బభూసరోదసి ఇంద్రాదీనృహస్పదివ పుణ్యతస్వీనామింద్రదత్తామసి అంతరశోర్మణోర్బృహస్పతిర్దివ అధాయీంద్రగర్వనవమత్వారామాన్ మహత్స శృణ్మహే ఉదేవయంద ఉదభీ వానత్వాయవ్యాభిర్వర్ధన్ త్రిపురబ్రహ్మాణి వావృద్ధ్వాంసం చిరద్రివో దివేదీవే ం దిహరీ జిరస్తాథ యోరౌ రథ బురుయూ ఇంద్రవాచోయుజా సన్న ఇంద్రవరం గోజోన్నం సరక్రతో విదర్షణే ఆవేరం ప్రేతనాథం సంహిన పితావసోత్వం మాతా సరక్రమో బభూవీథ అధారేమహే ం స్మిన్ పురోతమాదయంద్రముపబ్రువే శరక్రతో సనోరాశ్వసువీర్యం స్వామిలాశ్వరోపీప్యన్మజ్రన్భూర్ణయః సజింద్రస్తోమవాహలామిహస్వజ్జువస్వరమాగహి మత్స్వాసుప్రహరిమస్తీవహేత్వే ఆభూషంతి మేధసాః తమస్తమాన్యుచ్చాసుతేష్మింద్రగర్వణః శ్రాయం దరివసూర్యం విశ్వేదింద్రస్తభక్షర వసూజాతే జనమానమోదసా ప్రతిభాగన్నదీహిమ అనర్ధరాజింద్రసుతాముపస్తుతి భద్రాయింద్రస్త రాతయాః ోషిమనోదానాయ చోదయన్ స్వమింద్రప్రదోక్ష్వభి విశ్వాధిస్పృశాః అసస్తిగాచరిగావిశ్వదూరాధిత్వంతోర్యదర్శతః అనుదేశుష్మం దురయంతరీయదోక్షోనేషున్నమాతరాః విశ్వాస్తే స్మృతస్మృతయందమన్యవే వృత్రం యదింద్రదూర్వసి ఇత భూతీవో అజరం ప్రహేతారమప్రహితం వాసుం చేతారం భేతారం రచిత మమతోత్తం తుభ్యాృథం యష్కర్తారమనిష్కృతం సహస్కృతం సతమోజిం సదక్రతుం సమానమింద్రమవసే హవామహే వసమానం వసూయువం అజంతరేమి సన్వా పురస్తాద్విశ్వే దేవా అభిమాయంతి పశ్చాత్ యదామహ్యందీధరో భాగమింద్రాదిన్వయా కృణవో వీర్యాణి తథామి దేవధూనో భక్రమగ్రే హితస్తే భారసుతోమాః అసచత్వం దక్షిణరసఘామేహా వృత్రాణి జంఘనా బభూవి అసస్తోమం భరతవాజయంతరింద్రాయ సత్యం యది సత్యమస్తి నేంద్రో అస్తి భూత్వాహతీంద్రదర్శకమభిష్టవామ అజమస్మి అర్పశ్య మేఘ విశ్వాదాన్యభ్యస్మి మన్హా ఋతశ్రవా ప్రతిదో వద్ధయం జాలద్ధిరో భువనాదగ్ధరీమి ఆయన్మా వేనారోహం ఋతశ్యాంగేకమాసీనం వర్యతస్య పృష్ఠే మతశ్చిన్మే హృదా ప్రత్యామోచదజిక్రదం శిశుమంతస్సహాయః ేషు ప్రభాచ్యాజాగమన్నింద్రదున్వరే పారావదం యత్పూరుతం భృతం అశ్వపాపేణాశ్వరభాయ విషీబంధవే అనూనం ధావదా పృథం మేహయో అపాపరీత్ ఋషీం వృత్రశవన్మరివజ్రమిరో అవీవదత్ మనోజమాయమానాయీమదరత్పురం జిఫలం సువర్ణో గత్వాయసోమం భజ్రిణాభరత్ సముద్రే అంతశ్చయత ముద్రావజ్రో అభివృతః భరంజస్మై సంయత పురప్రశ్రవణాబలిం జగద్వాగ్వదంత్యమిరాష్ట్రీ దేవానాం నిషదారమంద్రా సదశ్రమూర్జం దుదుహే ప్రజాం శ్రీక్వస్విదస్యాః పరమం జగావ దేవీం వాదమదనేందేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేణమూర్జం దుహానా దేవుర్వాగస్మానుపరుష్ణుతైతు సఖే విష్ణో వితరం విక్రమ స్వద్యౌ దేహి లోకం వజ్రాజ విష్కభే ృష్టక్షత్రుచక్షీర్ఘస్వృత్త సంవృత్సేన పునర్గవీతమేన సంవాదాచరమతే తస్మాన్న అద్య సమృతేరుషదం బాహుభ్యాం నరుషదం మిత్రమృతామసోచ్చాంబరుస్తోత్రం రాజసుగాయత అరుణం జంబస్వేకం పుత్రం శ్రీణామాన్యమృతామ్యాపద అభిలక్షతే ఉపాయాద్యాధోరీభ్యాదీమూత్రామృతయంతాదన్నరాజమదగ్నినా ఆ యజ్ఞం శుక్రాజామితే వేద్యధ్వర్యం పతిభీరే అభ్యాని భీతలే ఉభయస్థనపి వసు చింద మంగళవాదిగరం మహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజిమహాజ సంజ్ఞాకృతా చిత్రేవ ప్రత్యదర్శయత్యా అంతర్దశసు బాహుషు ప్రజాహతిస్రో అత్యాయమీయజ్ఞా అన్యా కర్మములో వివిశ్రే బృహద్ధరస్తౌభువనే స్కందప్రవమానో హరికావివేశ మాతా రుద్రాణాం దుహితావసూనాం సుమహాదిత్యానాం అమృతశ్చనాభిః ప్రణవో జంజిషేజనాజమాగామనా గామదీధిం వధిష్ట వచోమిదం వాచాముదీరయం దీం విశ్వాభిర్దేభిరుమతిష్టమానాం దేవీం దేవేభ్యః పర్యేయుషీం గామామావృత్తమత్యో దభ్రేతాః త్వమగ్నే బృహద్వజో దదాసి దేవదాసురే కవిర్గృహమదిర్యువా సనజీయామయా సహ దేవా అగ్నేదు వస్యువా చిహిద్వీభానవావః భయం జ్యోతిష్టేనయమిష్టమోవాజసాదయే ఔర్వభృగవత్సుమప్రవాహవదాహూవే అగ్నిం సముద్రవాహాసనం భూవే వాతస్వనం కవిం భర్జన్యక్రంజం సహాహ అగ్నిం సముద్రవాహాసనం ఆసవం స విదుర్యథాభగస్యేవ భుజిం భూవే అగ్నిం సముద్రవాసనం అగ్నిం వో బృహంతమధ్వరాణాం పురోతమం అచ్చానత్రే సహస్వతే అయం యథా నాభువత్రష్టా రూపే వదక్ష్యా అస్యగ్రద్వాయసస్వద అయం విశ్వా అభిశ్రయోగ్నిర్దేవేషు పత్యతే ఆవాజైరుపనోగమతి విశ్వేషామిగస్తు యహోద్రేణాం యశస్తమం అగ్నిం యజ్ఞేషు పూర్ణ్యం శీలం వా వటసో జిహంజేష్ దీర్ఘశ్రుత్తమః సమర్వం తన్నదా నసింగ్రేణీ మిత్రసుష్మినం మిత్రం నయాదయజ్జానం ఉపత్వామయోగి రోదేదీ సుదీర్ఘ విష్కృతాః వాయోరణీకే అస్థిరం స్వస్థావసంజనం ఆపశ్చిన్నిదధాపదం పదం దేవస్య మేరుషో నాదృష్టాభిరుచిభిః భద్రాసూర్యాయోపదృక్ అగ్నేయుధస్య దేదిభిస్తే పానో దేవ శోచిషాః ఆ దేవాన్వక్షియక్షీ చ సంవాజంతమాదర కవిం దేవాసో అంగిరః అవ్యవాహమమర్త్యం రచేతసంవాగమేగ్నే దూతం వరేణ్యం అవ్యవాహం నిషేధే కవిర్మే అస్య జ్ఞానస్వధి జర్వనన్వధి అథైతారగ్భరామితే యదగ్నే కాని కాని చిదాసే దారూని దద్భసి పోషు జాతమార్యశ్చవర్ధనమగ్నిం రక్షంత నో గిరాః ప్రతైవోదాస అగ్నిర్దేవాచ్చానమగ్నాః అను మాతరం పృథివీం వివావృతే తస్థౌ నాకస్య సానవి యస్మాద్రేదం దృష్టయశ్చర్కృత్యానిగృణ్వదః సహస్రసాం మేధసాదావిపద్మనాగ్నిర్యత స్వయం రాజేనిమత్తోదాసది స వీరం ధత్తే అగ్నముత్రంసినం సహస్రపోషిణం సదృహేతి దళిత్రేణివాజమర్వదాసత్తే అక్షీతిస్రవా ేవ్రాసలాపలోపసో విశ్వా వామాని ధీమహి యో విశ్వాదయ దేవసుభోతా మంత్రోజనా మధోర్ణపాత్ర ప్రథమాన్యస్మై ప్రస్తోమాయంతగ్రే అశ్వమ్మగీర్భిరక్షం సుతారోవన్మృజ్యంతే దేవయవాః ఉభే లోకే తనాయేతస్మ విశ్వదేవర్షిరాధో మఘోనా రమం విష్ఠాయ కాయతరితామ్నే బృహతే శుక్రశోచిషే ఉపస్తుతాసో అగ్నయే ఆవం సదే మఘవీరవద్యదః సమిద్ధోద్యుమ్నాహూతః విన్నో అస్య సుమతిర్నవీ యస్యచ్ఛావాదేభిరాగమతి రేష్ఠామప్రియాణాం సుహ్యా సావాదీతిం అగ్నిం రథానాం యమం ఉదీతాయో నిదీతా వేదీతావస్వాయజ్ఞయో వవర్తది దుష్టరాజశ్చ ప్రవణేనోర్మయో ధియావాచం శిషాసదః ేతామతిర్వసూరగ్నిపూర్వస్తోదాస్వధ్వర మోదేషణ్యే అచ్చోగ్నిర్వసోగ్నేభిస్తిదేవీరిస్తిద్ధిత్వామీర్తే దూత్యాయ రాతహం యస్వధ్వర ఆజ్ఞేయాభి సోమాపీతయే సోపర్యాముపదృష్టతి మాదయ స్వస్వర్ణలే విశ్వేశ్వరాయ నమః. ఆత్మ యజ్ఞస్య పూర్వః